శ్రోతలందరికీ మా గోకరాజు రంగరాజు ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున 67వ భారత గణతంత్ర దిన సందర్భంగా అంటే ఆన్ ద మొమెంటస్ డే ఆఫ్ ద 67th ఇండియన్ రిపబ్లిక్ డే మీకు మీ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు శుభాకాంక్షలు అభినందనలు. మన స్వతంత్ర భారతదేశానికి 26 జనవరి ఒక పర్వదినం. దేశానికి జాతికి అందరూ హర్షించదగ్గ రోజు. ఈ సందర్భంలో బాధ్యత గల పౌరుడిగా ఆలోచించదగిన రోజు. ఇప్పటిదాకా దాటిన మైలురాళ్లు, అభివృద్ది దశలు, చేయవలసిన ప్రణాళికలు, పథకాలు, రాబో తరాలకు మనం అందించే భద్రత, భవిష్యత్తులు అన్నిటినీ నెమరువేసి సింహావలోకనం చేసి పురోగతికి ప్రణాళికలు వేయవలసిన రోజు. త్యాగమూర్తులను గుర్తు తెచ్చుకుంటూ సొంత లాభం కొంత స్వార్థం మానుకుంటూ మన విధులను మరొక్కసారి ఆలోచనల నుంచి ఆచరణలో పెట్టించే రోజు. నా పేరు జంధ్యాల నారాయణమూర్తి. గోకరాజు రంగరాజు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న సంస్థల్లో పేరెన్నిక కలిగిన విద్యాలయం GRIET, గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బాచుపల్లిలో ఉన్న ఈ ఇంజనీరింగ్ కళాశాలకు ప్రిన్సిపల్గా గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈ సంబరాల సమయంలో మేము గర్వించదగిన మైలురాయి ఈ 26 జనవరి ఈ రోజు నుంచి ప్రజ్ఞా 90.4 FM ఛానల్ ద్వారా ఈ కమ్యూనిటీ రేడియో ప్రసారాలు మొదలవుతున్నాయి. మా సంస్థల ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కార్పొరేట్ సామాజిక బాధ్యత పరంగా ఈ ప్రయత్నం చేయబడుతోంది. బాచుపల్లి నిజాంపేట్ బౌండరీలో ఉన్న లైలా హిల్స్ మీదున్న మా కళాశాల భవనం నుంచి ప్రసారాలు రోజూ చేయబడతాయి. 10 కిలోమీటర్ పరిధిలో వీటన్నిటినీ 90.4 FM మీ అందరూ వినవచ్చు. రోజూ 9 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రారంభ దశలో రోజుకి 4 గంటల సేపు ప్రసారాలు జరుగుతాయి. మీ ప్రగతికి అభివృద్దికి వినోదం మేళవించి విజ్ఞానాన్ని ఈ ప్రజ్ఞా 90.4 FM అందిస్తుంది. మీ ఆలోచనలు, ఆవేశాలు, అవసరాలు మాకందించండి. దాని కార్యరూపంలో మలిచి ఉపాయాలు మేము చెప్తాం. ప్రపంచ జనాభా గల దేశాల్లో మనది 2వ స్థానం, ప్రజాతంత్ర దేశాల్లో అగ్రరాజ్యాల్లో ఒకటి. దేశం సుభిక్షం ప్రజల సౌకర్యాలతో ముడిపడి ఉంది. మనకే కాదు, భావి కాలంలో రాబోయే తరాలు కూడా సుఖశాంతులతో జీవించాలని జీవించే వాతావరణం కల్పించడం ఇప్పటి ప్రజలది, ప్రజాప్రతినిధులది. దేశంలో మన రాష్ట్రం తెలంగాణ కొత్తగా ఆవిర్భవించింది. మన ప్రయత్నాలు, ప్రణాళికలు మన రాష్ట్రాన్ని అగ్రస్థానానికి చేరవలసిన బాధ్యత మన అందరిది. ఒక హర్షించదగ్గ విషయం, దేశంలో మన రాష్ట్రంలో ప్రజాస్వామ్య విధానంలో పరిపాలనకు వచ్చిన రాజకీయ పార్టీలు సుస్థిరమైన పార్టీలు, ఆధిక్యతతో ఉన్న పార్టీలు. ఇప్పుడు ప్రపంచ సమస్యలో పెద్ద సమస్య పెరుగుతున్న కాలుష్య ప్రభావం, చెలరేగుతున్న ఆటంకవాదుల విధ్వంస చర్యలు, పిల్లలు, విద్యార్థులు, అమాయక ప్రజలు బలైపోతున్నారు. దీన్ని కలిసికట్టుగా అరికట్టుదాం. నేను సైతం అని ప్రతి వ్యక్తి తన బాధ్యతను విస్మరించకుండా, సూపర్విజన్ అవసరం లేకుండా తన అంతరాత్మ సాక్షిగా శక్తి కొలది చేయించే రోజు ఇది. ఆ వ్యక్తి, ఆ ద్వారా ఆ కుటుంబం, ఆ వీధి, ఆ వాడ, ఆ మండలం, ఆ రాష్ట్రం, తద్వారా ఆ దేశం, ప్రపంచం, ఆఖరికి విశ్వమే బాగుపడి నిరకడగా ఉంటుంది. లోకాన్ సమస్తాన్ సుఖినోభవంతు అని కోరే సంస్కృతం మనది. దానికి ప్రతీకగా నిలుద్దాం అందరూ. భారత గణతంత్ర దిన సందర్భంగా మన చేయవలసిన బాధ్యతలను మీకు ఒక్కసారి గుర్తు తెస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఈ సమయంలో ప్రజ్ఞా 90.4 FM కేంద్రం ప్రసారాల వల్ల మీ అభివృద్ధి, మీ పురోగతి మా కార్యక్రమం ద్వారా చెందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.